అత ప్రథమాష్టకే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఉభయేవా ప్రజాపతేరధ్యసృజ్యంత దేవాశ్చాసురాశ్చ తాన్న వ్యజానాత్ ఇమేన్యమేన్యతి సదేవాన్నకుంశూ నకరోత్ తానభ్యశృణోత్ తాన్ పవిత్రేణాపునాద్ తాన్ పరస్తా పవిత్రస్య గృహ్ణాద్ తే గ్రహాభవన్ తద్గ్రహాణాంగ్రహత్వం దేవతా వా ఏతాయజమానస్య గృహే గృహ్యంతే యద్గ్రహాః విదురేనం దేవాః యస్యైవం విదుష ఏతే గ్రహా గృహ్యంతే ఏషా వై సోమస్యాహుతిః యదుపాగంశుః సోమేన దేవాగస్త ప్రజానేతి ఖలు వై సోమేన యజతే యదుపాగంశుం జుహోతి సోమేన ఇవ తద్దేవాగస్త ప్రయతి యద్గ్రహాంజుహోతి దేవా ఏవ తద్దేవాన్నిచ్ఛంతి యచ్చమసాంజుహోతి తేనైవానురూపేణ యజమానస్సువర్గం లోకమేతి కిందేతరగ్ర ఆసీదిత్యాహుః యత్పాత్రాణీతి ఇయం వా ఏతదగ్ర ఆసీత్ మృణ్మయాని వా ఏతాన్యాసన్ తైర్దేవానవ్యావృతమగచ్చన్ తేతాని దారుమజాని పాత్రాణ్యపశ్యన్ తాన్యకుర్వత తైర్వైతే వ్యావృతమగచ్చన్ యద్దారుమజాని పాత్రాణి భవంతి వ్యావృతమేవ తైర్యజమానో గచ్చతి యాని దారుమజాని పాత్రాణి భవంతి అముమేవ తైర్లోకమభిజయతి యాని మృణ్మయాని ఇమమేవ తైర్లోకమభిజయతి బ్రహ్మవాదినా వదంతి కాశ్రతస్రస్థాలేర్వాయవ్యా సోమగ్రహణేరితి దేవా వై పశ్చిమగుహ్రన్ తస్యా ఏతే స్తనా ఆసన్ ఇయం వై పృష్ణిః తామాదిత్యాదిత్యస్థాల్యా చతుష్పదః పశూనదుహ్రన్ యదాదిత్యస్థాలే భవతి చతుష్పద ఏవ తజా పశూన గిరమాన ఇమాన్ దుహే తామింద్ర ఉక్ష్యస్థాల్యేంద్రియమదుహద్ యదుక్ష్యస్థాలే భవతి ఇంద్రియమేవ తజా గిరమాన ఇమాన్ దుహే తాం నిశ్వే దేవాగ్రయణస్థాల్యోర్జమదుహ్రన్ యదాగ్రయణస్థాలే భవతి ఊర్జమేవ తజా గిరమాన ఇమాన్ దుహే తాం మనుష్యాధ్రువస్థాల్యాయురదుహ్రన్ యద్ధ్రువస్థాలే భవతి ఆయురేవత జాగజమాన ఇమాన్ దుహే స్థాల్యా గృహ్ణాతి ఆయవ్యేన జుహోతి తస్మాదన్యేన పాత్రేణ పశూన్ దుహంతి అన్యేన ప్రతిగృహంతి అథోవ్యావృతమేవ తద్యజమానో గచ్చతి యువగం సురామశ్వినా నముచా వా సురేసచా ఇది బాణాశుభస్వతి ఇంద్రం కర్మ స్వావతం పుత్రమివ పితరావశ్వినోభా ఇంద్రావతం కర్మణా జగుంసనాభిః యత్సురామం వ్యభిభశచీభిః సరస్వతీ త్వామఘవన్నభీష్ణాత్ అహావ్యగ్నే హవిరాస్యేతే శుచేవ ఘృతం చమోదివ సోమః వాజసనిగం రయమస్మే సువీరం ప్రశస్తం దేహి యశసం బృహంతం యస్మిన్నశ్వాసృషభా స ఉక్షణః దశామేషా అవసృష్టా స ఆహుతాః కీలాలపే సోమపృష్ఠాయ వేధసే హృదామతింజనయచారుమగ్నయే నానాహి వాం దేవహి సగుంసతోమితం మాసగం సృక్షాథాం పరమే వ్యోమన్ సురాత్మసి సుష్మిణి సోమ ఏషః మామాహిగుంసే స్వాంజోనిమామిషన్ జలత్ర శిష్టకం రసిన సుతస్య యదింద్రో అపి వక్షీభిః అహంతరస్య మనసా శివేన సోమగం రాజానమిహ భక్షయామి ద్వే శృణవం పిణాం అహం దేవానామృతమర్త్యానాం తాభ్యామిదం విశ్వం భువనగం సమేతి అంతరాపూర్వమపరం చ కేతుం యస్తే దేవవరుణగాయత్ర సందాః పాశః తంతయేతే నావయజే ఎస్తే దేవరుణ తృష్టఛందా పాశ తంతయేతే నావయజే యస్తే దేవ వరుణ జగతి ఛందా పాశః పంతరేతే నావయజే సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సన్ రాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవేగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనం పునః సువంతే రాజ్యాయ దేవసో రాజా భవతి ఉదస్థాద్దేవ్యజతిర విశ్వరూపీ ఆయుర్యజ్ఞపతావధాద్ ఇంద్రాయ గణపతే భాగం మిత్రాయ వరుణాయ చ ఇయం వా అగ్నిహోత్రీ ఇయం వా ఏతస్య నిషేదతి యస్యాగ్నిహోత్రీ నిషేదతి తాముత్థాపయేత్ ఉదస్థాద్దేవ్యజతిరితి ఇయం వై దేవ్యదితి ఇమామేవాస్మా ఉత్థాపయతి ఆయుర్యజ్ఞపతావధాదిత్యాః ఆయురేవాస్మిన్ దధాతి ఇంద్రాయ గణపతి భాగం మిత్రాయ వరుణాయ చేత్యాః యథా యజురేవైతత్ అవర్త్యం వా ఏషైతస్య పాపానం ప్రజక్షాయ నిషేదతి యస్యాగ్నిహోత్రువహృష్టా నిషేదతి తాన్ దుగ్ధ్వా బ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నన్నాద్యాత్ అవక్తిమేవాస్మిన్ పాప్మానం ప్రయముంచతి దుగ్ధ్వా దదాతి నహ్యదృష్టా దక్షిణాదీయతే పృథివీం వా ఏతస్య వయ ప్రవిశతి యస్యాగ్నిహోత్రం దృశ్యమానగ్నిస్కందతి యదద్య దుగ్ధం పృథివీమసక్త యదోషధీరప్యసరగ్యదాపః పయో గృహేషు పయో అఘ్రియాసో పయో వత్సేషు పయో అస్తు తన్మయేత్యాహ పయ ఏవాత్మన్ గృహేషు పశుషు ధత్తే అపవసృజతి అద్భ్యరేవేనదాప్నోతి యో వై యజ్ఞస్యార్థే నానార్థకం సగం సృజతి ఉభే వైతే తస్యార్చతః ఆర్చతి ఖలు వా ఏతదగ్నిహోత్రం యద్దుహ్యమానగ్నిస్కందతి యదభిదుహ్యాత్ ఆర్తే నానార్తం యజ్ఞస్య సగం సృజేత్ తదేవ యాదృక్షే దృక్షహోతవ్యం అథాన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం అనార్తేనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి యద్యుద్రుతస్య స్కందేత్ యత్తతో హుత్వా పునరేయాత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ యత్ర స్కందేత్ తన్నిషద్య పునర్గృహీయాత్ యత్రైవ స్కందతి తదేవైన పునర్గృహ్ణాతి తదేవ యాదృక్యే దృక్షహోతవ్యం అథాన్యాన్ దుగ్ధ్వా పునరుహోతవ్యం అనార్తేనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి ఇవా ఏతస్య యజ్ఞశ్చిద్యతే యస్యాగ్నిహోత్రేభిశ్రితే స్వాంతరాధావతి రుద్ర ఖలు వా ఏషయ్ని యద్గామన్వత్యా వర్తయేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమాన సత్ యదపోన్వతి షించేత్ అనాద్యమగ్నేరాప అనాద్యమాభ్యామపి దధ్యాత్ గార్హవత్యాధ్వరస్మాదాయ ఇదం విష్ణుర్విచక్రమగితి వైష్ణవ్యర్చాహవనీయాధ్వగుంసయన్ముద్రవేత్ యజ్ఞో వై విష్ణు యజ్ఞేనైవ యజ్ఞగుంసంతనోతి భస్మనా పరామివరిషాన్యై ఇలా ఏతస్యాహవనీయోగార్హవత్యం కామయతే నిగార్హవత్య ఆహవనీయం యస్యాగ్నిమనుద్ధృతగుంసోర్యోభినిం రోచతి దర్భేణ హిరణ్యం ప్రవధ్య పురస్తాద్ధరేత్ అథాగ్నిం అథాగ్నిహోత్రం యద్ధిరణ్యం పురస్తాద్ధరతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవైనం పశ్యన్నుద్ధరతి యదగ్నిం పూర్వగం హరత్యథాగ్నిహోత్రం భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాధిరేవైనం దేవతాభిరుద్ధరతి అగ్నిహోత్రముపసాద్యాతమితో నాసీత వ్రతమేవ హతమనుమ్రియతే అంతం వా ఏష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభినిమ్రోచతి పునః సమన్యజుహోతి అంతేనైవాంతయజ్ఞస్య నిష్కరోతి వరుణో వా ఏదం చ యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభినిమ్రోచతి వారుణం చరుణర్వపేత్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే నివాహవనీ యోగార్హపత్యం కామయతే నిగార్హపత్య ఆహవనీయం యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యువేది చతుర్గృహేతమాజ్యం పురస్తాద్ధరేత్ అసాగ్నేయం అసాగ్నిహోత్రం యదాజ్యం పురస్తాద్ధరతి ఏతద్వా అగ్నే ప్రియం ధామ యదాజ్యం ప్రియేణైవైనం ధామ్నా సమర్థయతి యదగ్నిం పూర్వకం హరత్యథాగ్నిహోత్రం భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి పరాజీవా ఏతస్మైభ్యుచ్చేభ్యుచ్చతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యుదేతి ఉషాకేతునాజుషతాం యజ్ఞం దేవేభిరిన్వితం దేవేభ్యో వసుమత్తమగ్రస్వాహేతి ప్రత్యంగిషద్యాజ్యేన జుహుయాత్ ప్రదేశేమేవాస్మై నివాసయతి అగ్నిహోత్రముపసాద్యాతమితోరాసీత వ్రతమేవ హతమను మ్రియతే అంతం వా ఏష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యురేతి పునః సమన్యజుహోతి అంతేనైవాంతం యజ్ఞస్య నిష్కరోతి మిత్రో వా ఏతస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుధృతకం సూర్యోభ్యుదేతి మైత్రం చరుణర్వపేత్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే యస్యాహవనీరేనుద్వాతేగార్హపత్య ఉద్వాయేత్ యదాహవనీజమనుద్వాప్యగార్హపత్యం మన్థేత్ విచ్ఛిన్యాత్ ధాతవ్యమస్మై జనయేత్ యద్వై యజ్ఞస్య వాస్తవ్యం క్రియతే తదను రుద్రోపచరతి యత్పూర్వమన్వపశ్యేత్ వాస్తవ్యమగ్నిముపాసీత రుద్రోస్య పశూన్ ధాతుక స్యాత్ ఆహవనీయముద్వాప్య గార్హపత్యం మన్థేత్ ఇతః ప్రథమం యజ్ఞే అగ్నిః స్వాద్యోనేరధిజాతవేదాః సగాయత్రియా త్రిష్ఠుభా జగత్యా దేవేభ్యో హవ్యం వహతు ప్రజానన్మితి ఛందోభిరేవైనగ్నస్వాద్యోనేః ప్రజనయతి గార్హపత్యం మన్థతి గార్హపత్యం వా అన్వాహితాగ్నేః పశవ ఉపతిష్టంతే సయదుద్వాజతి తదను పశవోపక్రామంతి విషేరయ్యైరమస్వ సహసే ద్యుమ్నాయ ఊర్జేవత్యాయేత్యాహ పశవో వైరయిః పశూనేవాస్మై రమయతి సారస్వతో త్వోత్సౌ సమిన్ధాతామిత్యాహ రక్షామే వై సారస్వతావుత్సవ రక్షామాభ్యామే వై రఘుం సమిన్ధే సమ్రాడసి విరాడసీత్యాహ ప్రథంతరం వై సమ్రాట్ బృహద్విరాట్ తాభ్యామే వై నగం సమిన్ధే వజ్రో వై చక్రం వజ్రో వా ఏతస్య యజ్ఞం విచ్ఛినక్తి యస్యానో వా రథో వాంతరాగ్నీయాది ఆహవనీయముద్వాప్య గార్హపత్యాదుద్ధరేత్ యదగ్నే పూర్వం ప్రభృతం పదగం హిరే సూర్యస్య రశ్మీనం వా ప్రదాన తత్ర రమిష్ఠామను సంభరయితం తన్న సృజసు మత్యా వాజవత్యేతి పూర్వేణ ఇవాస్య యజ్ఞేన యజ్ఞమనుసంతనోతి త్వమగ్నే సప్రథా అసేత్యాహ అగ్నిః సర్వా దేవతాః దేవతాభిరేవ యజ్ఞకం సంతనోతి అగ్నయే పథికృతే పురోణాశమష్టాకపాదం నిర్వపేత్ అగ్నిమేవ పథికృతగ్రస్వేన భాగధేయేనోపధావతి స ఏనైనం యజ్ఞియం పంథామపి నయతి అనర్ద్వాం దక్షిణా వహేష్ సమృద్ధే యస్య ప్రాదస్య వనే సోమో నిరిచ్యతే మాధ్యంజనకం సవనం కామయమానోభ్యతిరిచ్యతే గోర్ధయతి మరుతామితి భయద్వతేషు కుర్వంతి ఇనప్యవై సంధ్యతీతం సంధ్యేవ ఖలు వా ఏతత్ యత్సవనస్యాధిరిచ్యతే యద్ధయద్వతేషు కుర్వంతి సంధే శాంధ్యే గాయత్రకం సామభవతి పంచదశ స్తోమః తేనైవ ప్రాతస్సవనాన్ నయంతే మరుత్వతేషు కుర్వంతే తేనైవ మాధ్యంజిరాత్సవనాన్ నయంతే హోతశ్చమసమనోన్ నయంతే హోతానుషగుంసతి మధ్యత ఏవ యజ్ఞకం సమాదధాతి యస్య వాధ్యంజిరే సవనే సోమాధిరిచ్యతే ఆదిత్యం తృతీయసవనం కామయమానాభ్యతిరిచ్యతే గౌరిదీతకం సామభవతి అతిరిక్తం వై గౌరిదీతం అతిరిక్తం యత్సవనస్యాతిరిచ్యతే అతిరిక్తస్య శాంతే బణ్మహాగం అసి సూర్యేతి కుర్వంతి యస్యైవాదిత్యస్య సవనస్య కామేనాతిరిచ్యతే తేనైవైనం కామేన సమర్థయంతి గౌరిదీతకం సామభవతి తేనైవ మాధ్యం దినాత్సవనాన్వయంతి సప్తదశ స్తోమ తేనైవ తృతీయసవనాన్వయంతే హోతశ్చమసమనోన్వయంతే హోతానుషగుంసతి మధ్యతకేవ యజ్ఞకం సమాదధాతి యస్య తృతీయసవనే సోమోదిరిక్ష్యేత ఉక్ష్యం కుర్వీత యస్యోక్ష్యేతిరిక్ష్యేత అతిరాత్రం కుర్వీత యస్యాతిరాత్రే తిరిచ్యతే తత్వే దుష్ప్రజ్ఞానం యజమానం మా ఏతత్ పశవ ఆసాయంతి బృహత్సామభవతి బృహద్వా ఇమాన్ లోకాన్ దాధార బాహవాత్ పశవ బృహతైవాస్మై పశూన్ దాధార శివిష్టపతీషు కుర్వంతి శివిష్టో వై దేవానాం పుష్టం పుష్ట్యై నగుం సమర్థయంతి హోతశ్చమసమనోన్నయంతే హోతానుషగుంసతి మధ్యత ఏవ యజ్ఞకం సమాదధాతి ఏకైకో వై జనకాయామింద్ర ఏకం వా ఏతామింద్రమభిసగుంసునుత యో ద్వౌ సగుంసునుత ప్రజాపతిర్వా ఏష విజాయతే యద్యజ్ఞః తస్య గ్రావాణో దంతాః అన్యతరం వా ఏతే సగుంసున్వకోర్నిర్భప్సతి పూర్వేణోపసృత్యా దేవతాహుః పూర్వోపసృతస్య వై శ్రేయాన్ భవతి ఏతి వంద్యాజ్యాని భవన్యభిజిత్యై మరుత్వదే ప్రతిపదః మరుతో వై దేవానామపరాజితమాయతనం దేవానామేవాపరాజిత ఆయతనే యతకే ఉభే బృహద్గ్రసంతరే భవతః ఇయం వావరసంతరం అసౌ బృహత్ ఆభ్యామేవైనమంతరేతి వాచశ్చ మనసశ్చ ప్రాణాచ్చ పారాచ్చ దివశ్చ పృథివ్యాశ్చ సర్వస్మాద్విత్తాద్వేద్యాద్ అభివర్తో బ్రహ్మసామం భవతి స్వర్గస్య లోకస్యాభివృద్ధ్యై అభిజిద్భవతి స్వర్గస్య లోకస్యాభిజిద్ధ్యై విశ్వజిద్భవతి విశ్వస్య జిద్ధ్యై యస్య భోజాగుంసో యజ్ఞక్రతమయిత్యాహుః స దేవతావృందమితి యద్యజ్ఞస్తోమః సోమః పరస్తాత్ స్యాద్ ఉక్ష్యం కుర్వీత యస్యుక్ష్యః స్యాద్ అతిరాత్రం కుర్వీత యజ్ఞక్రతుభిరేవాస్య దేవతావృందే యో వై ఛందోభిరభిభవతి సగుంసంవతోరభిభవతి సందేశాయత్వోపవేశాయత్వేత్యాహ ఛందాగం సమే సందేశ ఉపవేశ ఛందోభిరేవాస్య ఛందాగస్యభిభవతి ఇష్టర్గో వా ఋత్విజామధ్వర్యః ఇష్టర్గః ఖలు వేవోర్వోష్టః క్షీయతే ప్రాణాపానో మృత్యోర్మాపాతమిత్యాహ ప్రాణాపానయోరేవ శ్రయతే ప్రాణాపానౌ మామాహాతిష్టమిత్యాహ నైనం పురాయుః ప్రాణాపానౌ జహితః ఆర్తిం వా ఏతే నయంతే ఏషాం దేక్షితానాం ప్రమేయతే తంయదవవర్ధేయుః క్రూరకృతామివేషాం లోకస్యాత్ ఆహరదహేతి బ్రూజాత్ సందక్షిణతో వేద్యై నిధాయ సర్పరాజ్ఞయా ఋగ్భస్తుయుః ఇయం వై సర్పతో రాజ్ఞీ అస్యా ఏవైనం పరిదదతి వ్యర్థం తదిత్యాహుః యత్స్తుతమననుషస్తమితి తోదా ప్రథమ ప్రాచీనా భీతిమార్ధాలీనం పరీయాద్ యామేరను బ్రువన్ సర్పరాజ్ఞేనాంకీర్తయేత్ ఉభయోరేవైనం లోకయోః పరిదదతి అథో భువంత్యేవైనం అథోన్యేవాస్మై ఇంధువతే త్రిఃపరియంతే ప్రయదిమే లోకాః ఏభ్యేవైనం లోకేభ్యో ధువతే త్రిఃపునః పరియంతే షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనం ధువతే అగ్న ఆయోగం శిపవ సయతి ప్రతిపదం కుర్వేరన్ రథంతరకామేషాగం సోమ స్యాద్ ఆయురేవాత్మన్ దధతే అథో పాప్మానమేవ విజహతోయంతి అసుర్యం వా ఏతస్మాద్వర్ణం కృత్వా పశవో వీర్యమపక్రామంతి యస్యోపో విరోహతి వాష్ట్రం బహు రూపమాలభేత అష్టావై రూపాణామీశే యదేవ రూపాణామీశే సోస్మిన్ పశోన వీర్యం యచ్చతి నాస్మాత్ పశవో వీర్యమపక్రామంతి ఆర్తిం వా ఏతే నియంతి ఏషాక్షిరుద్వాయతే యదాహవనీయ ఉద్వాయేత్ మన్సేత్ ఇచ్చింద్రాతృవస్మై జనగేత్ యదాహవనీయ ఉద్వాయేత్ ఆగ్నేధ్యాదుద్ధరేత్ యదాగ్నేధ్య ఉద్వాయేత్ గార్హవత్యాదుద్ధరేత్ యద్గార్హవత్య ఉద్వాయేత్ అత ఏవ పునర్మంథే అత్ర వావసర్లగతే ఖలు వై నిలీనముత్తమం పశ్యంతి తదేనమిచ్ఛంతి యస్మాద్దారో రుద్వాయేత్ తస్యారణే కుర్యాత్ ప్రముఖమపి కుర్యాత్ ఏషా వా అగ్నేః ప్రియాతనోహం యత్ప్రముఖః ప్రియదేవైనం తనువా సమర్థయతి గార్హవత్యం మన్సతి గార్హవత్యో వా అగ్నేర్యోనిః స్వాదేవైనం యోనేర్జనయతి నాస్మే భ్రాతృయం జనయతి యస్య సోమ ఉపదస్యేత్ సువర్ణగుం హిరణ్యం వేధా విచ్ఛిద్య జీషేణ్యదాధో నుజాద్ జుహుజా గమ్యత్ సోమమేవాభిషృణోతి సోమం జుహోతి సోమస్య వా అభిశూయమాణస్య ప్రియాతనోరుదక్రామత్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యత్సువర్ణకం హిరణ్యం కుర్వంతి ప్రియయైవైనం తనువా సమర్థయంతి యస్యాక్రీతకం సోమమపహరేయుః క్రీణీయా దేవ సైవ దతప్రాయశ్చిత్తిః యస్య క్రీతమపహరేయుః ఆదారావిష్ట ఫాల్గుణాని చాభిశృణుయాద్ గాయత్రేయగం సోమమాహరత్ తస్య యోగం పరావదత్ త ఆదారా అభవన్ ఇంద్రో విక్రమహన్ తస్య వల్కః పరావదత్ తాని ఫాల్గుణాన్యభవన్ పశవో వై ఫాల్గుణాని పశవః సోమో రాజా యదాదారావిష్ట ఫాల్గుణాని చాభిషణోతి సోమమేవ రాజానమభిషణోతి శ్రుతేన ప్రాతస్త వనే శ్రేణీయాత్ దధ్నా మధ్యం దినే నీతమిశ్రేణ కృతే రస వనే అగ్నిష్టోమ సోమస్యాగ్రసం తరసామా యేవర్పిజో వృతా స్యుః తయేనయాజయేయుః ఏకాంగాం దక్షిణాం దద్యాత్తేభ్య ఏవ పునః సోమం క్రీణీయాత్ యజ్ఞేనైవ దద్యజ్ఞమిచ్ఛతి సైవ తత ప్రాయశ్చిత్తిః సర్వాభ్యో వా ఏష దేవతాభ్యః సర్వేభ్యః పృష్ఠేభ్య ఆత్మానమాగురతే యః స్వత్రాయాగురతే ఏతావాన్ ఖలు వై పురుషః యావదస్య విత్తం సర్వవేదసేన యజేత సర్వపృష్ఠోస్య సోమ స్యాత్ సర్వాభ్య ఏవ దేవతాభ్యః సర్వేభ్యః పృష్ఠేభ్య ఆత్మానం నిష్క్రీణీతే పవమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతోభుమ్రణ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైష్దేవీ పునతీ దేవ్యాగాద్ యస్యై బహ్వీ స్తనువో వీతపృష్ఠాః తయా మదంతస్ప్రథమాద్యేషో వయజ్ఞస్యామపదజోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాతో పాత ప్రాణేనే శరోమయోభోః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరీయజ్ఞయే మాపునీతాం బృహద్భ్యః సవితస్త్రిభిః పరిశిష్టైర్దేవమన్మభిః అగ్నే దక్షయే పునాహిమా యేన దేవా అపునత యేనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానేరధ్యేతి ఋషిభిః సంభృతపుంరుషం సర్వపుంసపోతమశ్నాతి సవితం మాదరిష్వనా పావమానేర్యో అధ్యేతి ఋషిభిః సంభృతపుంరుషం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధోదకం పావమానే స్వత్యయనే సదుఘాలి పయస్వలే ఋషిభిః సంభృతోరసః బ్రాహ్మణే స్వృతకం హితం పావమానేర్దిశంతునః ఇమం లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవేర్దేవే సమాభృతాః పావమానే స్వత్యయనే సదుఘాలి భృతశ్రుతః ఋషిభిః సంభృతోరసః బ్రాహ్మణే స్వృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవితో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతే సహ మా పునాతో సోమస్వస్త్యా వరుణస్తమీజ్యా యమరాజా ప్రభృణాభిః పునాతు మా జాతవేదామోర్జయం జాపునాత ప్రజా వై సత్రమాసతస్తప్యమానా అజుహ్వదేః దేవా అపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమబోధతిష్టంతమజుహవః తేనార్ధమాసకోర్జమవారుంధత తస్మాదర్ధమాసే దేవా యజ్యంతే ఇతరో పశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమబోధతిష్టంతమజుహవః తేన మాస్యోర్జమవారుంధత తస్మాన్మాసమిదృభ్యః క్రియతే మనుష్యా అవశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమబోధతిష్టంతమజుహవః తేన ద్వయీమోర్జమవారుంధత తస్మాద్విరన్నో మనుష్యేభ్య ఉపక్రియతే ప్రాదశ్చసాయంచ పశవోపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోగతిష్టంతమజుభవః తేన త్రయేమోర్జమవారుంధర తస్మాత్తిరన్నః పశవః ప్రేరతే ప్రాతస్తంగరే సాయం అసురా అపశ్యంచమసంఘృతస్య పూర్ణగ్రస్వధాం తమపోగతిష్టంతమజుభవః తేన సంవత్సరవోర్జమవారుంధర తే దేవా అమన్యంత అమీవా ఇదమభూవన్ యద్వయగ్స్మయతి తయేతాని చాతుర్మాస్యాన్యపశ్యన్ తాని నిరవపన్ తైరేవైశాంతామోర్జమవృంజత తదో దేవా అభవన్ పరాసురాః యద్యజతే యామేవ దేవా ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యత్పితృభ్యః కరోతి యామేవ పితర ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యదావసథేన్నగం హరంది యామేవ మనుష్యా ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యద్దక్షిణాం దదాది యామేవ పశవ ఊర్జమవారుంధత తాంతేనావరుంధే యచ్చాదుర్మాస్యైర్యజతే యామేవాసురా ఊర్జమవారుంధత తాంతేనావరుంధే భవత్యాత్మనా పరాస్య భ్రాతృయో భవతి ఇరాజో వాషా విక్రాంతి యచ్చాదుర్మాహ్యాని వైశ్వదేవేనాస్మిల్లోకే ప్రత్యతిష్టత్ వరుణ ప్రభాసైరంతరిక్షే కాకమేధైరమస్మిల్లోకే ఏషహర్తాదైతత్సర్వం భవతి ఏవం విద్వాగశ్చాదుర్మాస్తేర్యజతే అగ్నిర్వామ సంవత్సర ఆదిత్య పరివత్సర చంద్రమాయుజావత్సర వాజురనువత్సర యద్వైష్దేవేన యజతే అగ్నిమేవ తత్సంవత్సర వా ఆప్నోతి తస్మాద్వైష్దేవేన యజమాన సంవత్సరేణాగస్వస్తిమాశాస్తాశాసీత యద్వరుణ ప్రభాసైర్యజతే ఆదిత్యమేవ తత్పరివత్సర వా ఆప్నోతి తస్మాద్వరుణ ప్రభాసైర్యజమాన పరివత్సరేణాగస్వస్తిమాశాస్తాశాసీత యత్సాకమేధైర్యజతే చంద్రమసమేవ తదిదావత్సర వా ఆప్నోతి తస్మాత్సాకమేధైర్యజమాన ఇదావత్సరేణాగస్వస్తిమాశాస్తాశాసీత యజ్ఞేన యజతే దేవానేవ తదన్వవస్యతి అథవా అస్య వాయుష్టానువత్సరశ్చాప్రేతావుచ్ఛిష్యేతే యక్షుదాసీవీయేన యజతే వాయుమేవ తదనువత్సరమాప్నోతి తస్మాచ్చునాసీవీయేన యజమాన అనువత్సరేణాగస్వస్తిమాశాస్తాశాసీత సంవత్సరం వా ఏషేత్సేత్యాహుర్మాస్తేర్యజతీ ఏషహర్తే సంవత్సర వా ఆప్నోతి ఏం విద్వాగశ్చాదుర్మాస్తేర్యజతే విశ్వే దేవాస్తమయజంత ఏగ్నిమేవాగజంత ప్రేతం లోకమజయన్ యస్మిన్నగ్ని యద్వైష్దేవేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్నగ్ని అగ్నేరేవ సాయుధ్యముపైతి యదా వైష్దేవేన యజతే అథ సంవత్సరస్య గృహపతిమాప్నోతి యదా సంవత్సరస్య గృహపతిమాప్నోతి అథ సహస్రజాజినమాప్నోతి యదా సహస్రజాజినమాప్నోతి అథ గృహమేధినమాప్నోతి యదా గృహమేధినమాప్నోతి అథాగ్నిర్భవతి యదాగ్నిర్భవతి అసలోర్భవతి ఏషా వై వైష్దేవస్య మాత్రా ఏతద్వా ఏతేషామవనం అతోతో వా ఉత్తరాణి శ్రేయాగంసి భవంతి యద్విశ్వే దేవా సమయజంత తద్వైష్దేవస్య వైష్దేవత్వం అథాదిత్యో వరుణకం రాజానం వరుణ ప్రభాసైన యజత సయేతం లోకమజయత్ యస్మిన్నాదిత్యః యద్వరుణ ప్రభాసైర్యజతే ఏతమేవ లోకం జయతే యస్మిన్నాదిత్యః ఆదిత్యస్యైవ సాయజ్యముపైతి యదాదిత్యో వరుణకం రాజానం వరుణ ప్రభాసేరయజత తద్వరుణ ప్రభాసానాం వరుణ ప్రభాసత్వం అథ సోమో రాజా ఛందాగంసి సాకమేధైరయజత స ఏతం లోకమజయత్ యస్మిగ్నిశ్చంద్రమా విభాతి యత్సాకమేధైర్యజతే ఏతమేవ లోకం జయతి యస్మిగ్నిశ్చంద్రమా విభాతి చంద్రమస ఏవ సాయుధ్యముపైతి సోమో వై చంద్రమా ఏషహత్తే సాక్షాత్ సోమం భక్షయతి ఏవం విద్వాన్ సహకమేధైర్యజతే యత్సోమశ్చరాజా ఛందాగుంసి చ సమేధంత తత్సాకమేధారాగం సాకమేధత్వం అథ తవ పితర ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాయజంత తగేతం లోకమజయన్ యస్మిన్ ఋతవ యత్పితృయజ్ఞేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ ఋతవ ఋతూనామేవ దాదజ్యముపేతి యతవ పితర ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాయజంత తత్పితృయజ్ఞస్య పితృయజ్ఞత్వం అథౌషధయ ఇమం దేవంత్ర్యంభకైరయజంత ప్రథేమహేతి తథో వైతా అప్రథంత ఏవం విద్వాగస్త్ర్యంబకైర్యజతే రథే ప్రజయా పశుభిః అథ వాయుపరమేర్షిణపంశునాశీలేణాయజత స ఏతం లోకమజయత్ యస్మిన్ వాయుః యక్షుణాశీరీయేణ యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ వాయుః వాయోరేవ సాయుజ్యమపైతి బ్రహ్మవాదినో వదంతి ప్రజాదుర్మాస్య జాదీమీయత న ప్రమీయత ఇది జీవన్వా ఏష రతో నప్యేతి యది వసంతా ప్రమీయతే వసంతో భవతి యది గ్రీష్మే గ్రీష్మః యది వర్షాసు వర్షాః యది శరది శరత్ యది హేమన్ హేమంతః ఋతుర్భూత్వా సంవత్సరమప్యేతి సంవత్సర ప్రజాపతిః ప్రజాపతిర్వావేషః. ఇతి ప్రథమాష్టకే చతుర్థ ప్రశ్న సమాప్తః. అత ప్రథమాష్టకే పంచమ ప్రశ్న ప్రారంభః. అగ్నే కృత్తికాః శుక్రం పరస్తా జ్యోతిరవస్తాత్ ప్రజాపతే రోహిణీ ఆపః పరస్తా దోషధజోవస్తాత్ సోమస్యేంద్రకామితతాని పరస్తాద్వయం తోవస్తాత్ రుద్రస్య బాహూ ఋగజవః పరస్తాద్విక్షారోవస్తాత్ అదిత్యై పునర్వసూ పాదః పరస్తాదార్ద్రమవస్తాత్ బృహస్పతేస్తిష్యః జుహ్వతః పరస్తాద్యజమాన అవస్తాత్ సర్పాణామాశేషాః అభ్యాగచ్చంతః పరస్తాదభ్యానృత్యంతోవస్తాత్ పితృణాం మధాః రుదంతః పరస్తాదవభ్రగుంశోవస్తాత్ అర్యమ్నః పూర్వే ఫల్గుని జాయా పరస్తాదృషభోవస్తాత్ భగస్యోత్తరే వహతవః పరస్తాద్వహమానా అవస్థాత్ దేవస్య సవితుర్హస్తః ప్రసవః పరస్తాత్ శనిరవస్థాత్ ఇంద్రస్య చిత్రా ఋతం పరస్తాత్ సత్యమవస్థాత్ వాయోర్నిష్యార్ద్రతదిః పరస్తాదసిద్ధిరవస్థాత్ ఇంద్రాగ్నియోర్విశాఖే యుగాని పరస్తాత్ కృషమాణా అవస్థాత్ మిత్రస్యానురాధాః అభ్యారోహత్ పరస్తాదభ్యారూఢమవస్థాత్ ఇంద్రస్య రోహిణీ శృణత్ పరస్తాత్ ప్రతిశృణదవస్థాత్ నిర్ణత్యే మూలవర్హణి పరిభంజంత పరస్తాత్ ప్రతిశృణంతోవస్థాత్ అపాంభూర్వ అషాఢాః వర్చ పరస్తాత్ సమితిరవస్థాత్ విశ్వేషాం దేవానాముత్తరాః అభిజయత్ పరస్తాదభిజితమవస్థాత్ విష్ణో శ్రోణా పృచ్ఛమానాః పరస్తాత్ పంథా అవస్థాత్ వసూనాదిశ్రవిష్ఠాః భూతం పరస్తాద్ భూతిరవస్థాత్ ఇంద్రస్య శతభిషగ్ విశ్వవ్యజా పరస్తాద్ విశ్వక్షితిరవస్థాత్ అజస్యైకపదః పూర్వే ప్రోష్ఠపదాః వైశ్వానరం పరస్తాద్వైశ్వావసవమవస్థాత్ అహేర్బుద్ధ్యస్యోత్తరే అభిషించంతః పరస్తాదభిషృణ్వంతోవస్థాత్ ఊష్ణోరేవతీ గావః పరస్తాద్వత్సా అవస్థాత్ అశ్వినోరశ్వనిజో గ్రామః పరస్తాత్సేనావస్థాత్ యమస్యాపభరణీ అపకర్షంతః పరస్తాదపవహంతోవస్థాత్ ఊర్ణాపశ్చాద్యత్తే దేవా అదధుః తత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి తావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఏవగం హవై యజ్ఞేషుం చ శతద్యుమ్నం చ మాత్స్యో నిరవసాయజాం చకార యో వై నక్షత్రియం ప్రజాపతిం వేద ఉభయోరేరం లోకయోర్విదుః హస్తయేవాస్య హస్తః చిత్రాశిరః నిష్ట్యా హృదయం ఊరో విశాఖే ప్రతిష్టానో రాధాః ఏష వై నక్షత్రియః ప్రజాపతిః యేం వేద ఉభయోరేమం లోకయోర్విదో అస్మిద్దిష్టాముష్మిద్దిష్ట యాం కామయేతదుహితరం ప్రియా స్యాదితి తాన్నిష్ట్యాయాం దద్యాద్ ప్రియైవ భవతి నేవద పునరాగచ్చతి అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదశాఢానాం అవస్థాచ్ఛ్రోణాయై దేవాసురాః సంయత్తాసన్ ఏ దేవాస్తస్మిన్ నక్షత్రేభ్యజయన్ యదభ్యజయన్ తదభిజితోభిజిత్వం యం కామయేతానపచర్యం జగేదితి తమేతస్మిన్ నక్షత్రే జాతయేత్ అనపచర్యమేవ జయతి పాపపరాజితమివత్ ప్రజాపతిః పశూన సృజత తే నక్షత్రం నక్షత్రముపాతిష్ఠంత తే సమావంత ఏవాభవన్ తే రేవతే ఉపాతిష్ఠంత తే రేవత్యాం ప్రాభవన్ తస్మాద్రేవత్యాం పశూనాం కుర్వీత ఇత్కించార్వాచీనగం సోమాత్ ప్రైవ భవంతి శైలం వా ఇదమంతరాసీత్ ఇదతరన్ తత్తారకాణాం తారకత్వం యో వా ఇహయజతే అముగుంసలోకం నక్షతే తన్నక్షత్రాణాం నక్షత్రత్వం దేవగృహాదై నక్షత్రాణి ఏవం వేద గృహ్యే భవతి యాని వా ఇమాని పృథివ్యాశ్చిత్రాణి తాని నక్షత్రాణి తస్మాదశ్రీలనామగ్నిశ్చిత్రే నావస్యేన్న యజేత యథా పాపాహే కురుతే తాదృగే వదత్ దేవనక్షత్రాణి వా అన్యాని యమనక్షత్రాణ్యన్యాని కృత్తికాః ప్రథమం విశాఖే ఉత్తమం తాని దేవనక్షత్రాణి మనోరాధా ప్రథమం అపభరణేరుత్తమం తాని యమనక్షత్రాణి యాని దేవనక్షత్రాణి తాని దక్షిణేన పరియంతే యాని యమనక్షత్రాణి తాన్విత్తరేణ అన్వేషామరాత్స్మేతి తదనురాధాః జ్యేష్ఠమేషామవధిష్మేతి తజ్యేష్ఠఘ్ని మూలమేషామవృక్షామేతి తన్మూలవర్హణి యన్నాసహంత తదషాఢాః యదశ్రోణత్ తచ్చ్రోణా యదశృణోత్ తచ్చ్రవిష్ఠాః యచ్చతమభిషజ్యన్ తచ్చతభిషక్ ప్రోష్ఠపదేషూజయచ్చంత రేవత్యామరవంత అశ్వయుజోరయుంజత అపభరణేష్పపావహన్ తాని వా ఏతాని యమనక్షత్రాణి యాన్యేమ దేవనక్షత్రాణి ఏషు కుర్వీదయత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే దేవస్య సవితుః ప్రాతః ప్రసవః ప్రాణః వరుణస్య సాయమాసమోపానః యత్ప్రతీచీనం ప్రాతస్తనాత్ ప్రాచీనగం సంగవాత్ తతో దేవ అగ్నిష్టో మన్నిరమిమక తత్తదాత్తవీర్యం నిర్మార్గః మిత్రస్య సంగమః తత్పుణ్యం తేజస్యః తస్మాత్ తర్హి పశవః సమాయంతి యత్ప్రతీచీనగం సంగవాత్ ప్రాచీనం మధ్యందినాత్ తతో దేవ ఉక్ష్యం నిరమిమత తత్తదాత్తవీర్యం నిర్మార్గః బృహస్పతే మధ్యందినః తత్పుణ్యం తేజస్యః తస్మాత్రిహితేక్ష్ణిష్ఠంతపతి యత్ప్రతీచీనం మధ్యందినాత్ ప్రాచీనమపరాహ్నాత్ తతో దేవాషోడశినం నిరమిమత తత్తదాత్తవీర్యం నిర్మార్గః భగస్యాపరాహ్నః తత్పుణ్యం తేజస్యః తస్మాదపరాహ్నే కుమార్యో భరమిచ్చమానాశ్చరంతి యత్ప్రదేశేనమపరాహ్నాత్ ప్రాచీనగుంసాయాత్ తతో దేవ అతిరాత్రం నిరమిమత తత్తదాత్తవీర్యం నిర్మార్గః వరుణస్య సాయం తత్పుణ్యం తేజస్యః తస్మాత్తర్హి నానృతం వదేత్ బ్రాహ్మణో వా అష్టాయుంశో నక్షత్రాణాం సవారస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వార్యశ్రీలాని తాదిదవ యచ్చ పరస్తాన్ నక్షత్రాణాం యచ్చావస్తార్ తాన్యేకాదశ బ్రాహ్మణో ద్వాదశః ఏవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరేణైవాస్య వ్రతం గుప్తం భవతి సవానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వార్యశ్లీలాని తానినవ ఆగ్నేజీరాత్రి ఐంద్రమః తాన్యేకాదశ ఆదిత్యో ద్వాదశ తయేవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరేణైవాస్య వ్రతం గుప్తం భవతి బ్రహ్మవాదినా వదంతి కతి పాత్రాణి యజ్ఞం వహంతీతి త్రయోదశే విబ్రూయాద్ సయబ్రూయాద్ హస్తాని నిర్మిమీతేతి ప్రజాపతిరితి బ్రూయాద్ సయబ్రూయాద్ కుతస్తాని నిర్మిమీతేతి ఆత్మనైతి ప్రాణాపాదాభ్యామేవోపాయశ్వంతర్యామో నిరమిమీత వ్యానాదుపాగుంశమనం పాచ ఏంద్రవాయవం యక్షక్రతుర్భ్యాం నేత్రావరుణం శ్రోత్రాదాశ్వినం చక్షుషశ్రుత్రామంచినో ఆత్మన ఆగ్రయణం అంగేభ్య ఉచ్ఛ్యం ఆయుషోధ్రువం ప్రతిష్టాయా ఋతుపాత్రే యజ్ఞం వావతం ప్రజాపతిర్నిరమిమీత స నిర్మితో నాధ్యయత సమబ్లీయత సయేతాన్ ప్రజాపతిరపి వాపాన పశ్యత్ తాన్నిరవపత్ తైర్వై స యజ్ఞమప్యవపత్ యదపి వాపా భవంతి యజ్ఞస్య ధృత్యా అసంవయాయ ఋతమేవ పరమేష్ఠి ఋతన్నాత్యేతి కించన ఋతే సముద్ర ఆహితః ఋతే భూమిరియగ్విశ్రుతా అగ్నిస్తిగ్మేన శోషిషా తప ఆక్రాంతముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే శగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేజం తేన శకేజం తేనమాధ్యాసం యద్ధర్మ పర్యవర్తయత్ అంతాన్ పృథివ్యాదివ అగ్నిరేషాన ఓజస వరుణోధీతిభిః సహ ఇంద్రో మరుద్భిః సఖిభిః సహ అగ్నిస్తిగ్మేన శోషిషా తప ఆక్రాన్నముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేయం తేన శకేయం తేనరాధ్యాసం యో అస్యా పృథివ్యాస్తుషి నివర్తయత్యోషధీః అగ్నిరేషాన ఓజస వరుణోధీతిభిః సహ ఇంద్రో మరుద్భిః సఖిభిః సహ అగ్నిస్తిగ్మేన శోషిషా ఆక్రాంతముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేజం తేన శకేజం తేన రాధ్యాసం ఏకం మాసముదసృజత్ పరమేష్ఠీ ప్రజాభ్యః తేనాభ్యో మహ ఆవహత్ అమృతం మర్త్యాభ్యః ప్రజామను ప్రజాయసే ఋతే మర్త్యామృతం ఏన మాసా అర్ధమాసాః ఋతవః పరివత్సరాః ఏన తేతే ప్రజాపతే ఈజానస్యన్యవర్తయన్ తేనాహమస్య బ్రహ్మణా నివర్తయామి జీవసే అగ్నిస్తిగ్నేన శోషిషా తప ఆక్రాంతముష్మిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తదృతం తత్సత్యం తద్వ్రతం తచ్చకేయం తేన శకేయం తేన రాధ్యాసం దేవావైరయజ్ఞే కుర్వత తరసురా అకూర్వత తేసురా ఊర్ధ్వం పృష్టేభ్యో నాపశ్యన్ తే కేశానగ్రే వపంత అథ శ్మశ్రూణి అథోపపక్షౌ తతస్తే వాంచ ఆయన్ పరాభవన్ యస్యైవం వపంతే అవాంగేతే అథోపరైవ భవతే అథ దేవా ఊర్ధ్వం పృష్టేభ్యో పశ్యన్ తమోపపక్షావగ్రే వపంత అథ శ్మశ్రోణి అథ కేశాన్ తతస్తే భవన్ స్వర్గం లోకమాయన్ యస్యైవం వపంతే భవత్యాత్మనా అథో సువర్గం లోకమేతే అథైతన్మనుర్వక్రేతి ఫలమపశ్యత్ తస్మశ్రూణ్యగ్రే వపద అథోపపక్షో అథకేశాన్ తతో వైఖ ప్రాజాగత ప్రజయా పశుభిః యస్యైవం వపంతే ప్రజయా పశుభిర్మిథునేర్జాయతే దేవాసురా సంయక్తా ఆసన్ తే సంవత్సరే వ్యాగచ్చంత తాన్ దేవాశ్చాదుర్మాస్యేవాభిప్రాయుంజత వైష్ణదేవేన చతురో మాసో వృంజతేంద్రరాజాన తాన్ శీర్షన్ చావర్తయంత పరిచ వరుణ ప్రథాపేశ్చతురో మాసో వృంజత వరుణరాజాన తాన్ శీర్షన్ చావర్తయంత పరిచ తాగమేధేశ్చతురో మాసో వృంజత సోమరాజాన తాన్ శీర్షన్ చావర్తయంత పరిచాసంవత్సర ఉపజీవాసేత్ తామేషామవృంజత తో దేవా అభవన్ పరాసురా విద్వాగిష్టాదుర్మాస్యైర్యజతే భ్రాతృవ్యస్యైవ మాసో భృత్వా శీర్షన్ చ వర్తయతే పరిచ ఏషా సంవత్సర ఉపజీవా వృంతే తాం భ్రాతృవ్యస్య సుధాస్య భ్రాతృవ్య పరాభవతి లోహితాయసేన నివర్తయతే యద్వా ఇమామగ్నిర్వృతావాగతే నివర్తయతి ఏతదేవేనాగం రూపం కృత్వా నివర్తయతి తాతశ్వశ్రోభోజసీ భవంతేతి ప్రజాయతే యదేవం విద్వాన్ లోహితాయసేన నివర్తయతే ఏతదేవ రూపం కృత్వా నివర్తయతే సతశ్వశ్రోభోజాన్ భవన్నేతి ప్రైవజాయతే త్రేణ్యాశల్యా నివర్తయేత త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి శవనాని వయగ్నే లోకా వృద్ధ్యామేవేషు లోకేషు ప్రతిష్టతి యచ్చాదుర్మాస్తిరాజ్యాత్మనో నావద్యేత్ దేవేభ్య ఆవృష్ట్యేత చతుర్షు చతుర్షు మాసేషు నివర్తయేత పరోక్షణే తద్దేవేభ్య ఆత్మనో మధ్యగ్రాగ్రస్తాయ దేవానాం వా ఏష ఆనీత యశ్చాదుర్మాస్యయాజీ ఏవం విద్వాన్నవర్తయతే పరిచ దేవతేవాప్యేతి నాస్య రుద్ర ప్రజాం పశూనభిమన్యతే ఆదుష ప్రాణగుం సంతను ప్రాణాదపానగుం సంతను అపానాధ్యానగుం సంతను యానాచక్షుసంతను చక్షుషశ్రోత్రగుం సంతను శ్రోత్రాంగనసంతను మనసోవాచకం సంతను ఆచ ఆత్మానగుం సంతను ఆత్మన పృథివీగుం సంతను పృథివ్యా అంతరిక్షగుం సంతను అంతరిక్షాద్యుగుం సంతను ఇవసువసంతను ఇంద్రోగ్రధీషో అస్థతి వృత్రాణ్య ప్రతిష్కృత జఘానవతేర్నవ ఇచ్చన్నశ్వస్యిర పర్వతేష్పశ్రిత అద్విగచ్చర్యనావతే అత్రాహగోరమన్వత నామత్వష్టురపీచ్యం ఇత్థాచంద్రవసో గృహే ఇంద్రమిద్గాథినో బృహత్ ఇంద్రమర్కేభిరక్కిణ ఇంద్రం వాణీరణోషత ఇంద్రగిద్ధర్యోస్త సమ్మిశ్ర ఆపచోయుజా ఇంద్రో వజ్రీహిరణ్యజ ఇంద్రో దీర్ఘాయ చక్షసే ఆసూర్యగుం రోహయ దివి దిగోభిరద్రిమైరయత్ ఇంద్రవాజేషు నా అవ సహస్ర ప్రథమేషు చ ఉగ్ర ఉగ్రాభిరోదిభిః తమింద్రం వాజయామసే మరే వృత్రాయ హంతవే సవృషా వృషభోభవత్ ఇంద్రస్తామనే వృత ఓజిష్ఠ సబలే హిత యుమ్నే శ్లోకే స సౌమ్య గిరావజ్రో న సంభృత కమలో అనపచ్యుత అపక్షురుగ్రో అకృత దేవాసురా సంయక్త ఆసన్ స ప్రజాపతిరింద్రం జ్యేష్ఠం పుత్రమపన్యధత్త నేతే నమసురావలీలాగుంసోహనన్యతి ప్రహ్రాదో హవైకాయార్ధవ విరోచనగ్రస్వం పుత్రమపన్యధత్త నేతేనం దేవా అహనన్యతి తే దేవా ప్రజాపతిముపసమేప్యోచు నారాజకస్య యుద్ధమస్తి ఇంద్రమన్విచ్ఛామేతి తంయజ్ఞక్రతుభిరన్వయేచ్ఛన్ తమిష్టిభిరన్వయేచ్ఛన్ తదిష్టేనామిష్టిత్వం ఏష్టజోహమేనామ తాష్టవేదిత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః తస్మాదమాజ్ఞావైష్ణవమేకాదశక పాలం దీక్షణీయం నిరవపన్ కరభద్రుత్యా తన్వత తాన్ పత్నే సంయాజాంత ఉపానయన్ తే తదంతమేవ కృత్రోదగ్రవన్ తే ప్రాయణేయమభి సమారోహన్ తదపద్వృత్యా తన్వత తాన్ క్షైవంత ఉపానయన్ తే తదంతమేవ కృత్రోదగ్రవన్ తాగచ్చమభి సమారోహన్ తదపద్వృత్యా తన్వత తానిగాంత ఉపానయన్ తే తదంతమేవ కృత్రోదగ్రవన్ తస్మాదేతాదంతాష్టం హి దేవా అకర్వత ఇది దేవా అకర్వత ఇుమై మనుష్యా కరువతే తే దేవా ఊషో యద్వా ఇదముచ్చైర్ఘ్నేరామ తన్నోసరా పాత్మాను విందే ఉపాగుంశోపసదాచరామ తథానోసురా పాత్మానాను వేత్స్యంతేతి త ఉపాగుంశోపసదమతన్వత తిస్రదేవ సామిధే మే రణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాజీరాహుదేరుహుత్వా శ్రువేణాపసదం జుహవాన్ చక్రుః ఉగ్రం వచో అపావధేం వేషం వచో అపావధే స్వాహేతి అశనయా ఉగ్రం వచ ఏనశ్చవేరహత్యేషం వచ ఏకగం హవామతచ్చుర్ధాపయితం పాత్మానం దేవా అపజగ్నిరే తథో ఏతదేవం వ్యజమాన తిస్రదేవ సామిధేనే రణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాచీరాహుదేరుహుత్వా శ్రువేణోపసదం జుహోతి ఉగ్రం వచో అపావధేన్వేషం వచో అపావధే స్వాహేతి అశనయా వివాహే హవా ఉగ్రం వచ ఏనశ్చ వైరహత్యం చేషం వచ ఏకమేవ తచ్చుర్ధాహితం పాత్మానం యజమానోపహరే తేభ్యేయైవాహ పశుమాలభంత అంధ ఏవ తద్దేవా అవర్తిం పాత్మానం మృత్యుమవజగ్ధిరే తేనాభినేయే వరాత్రే పాచరన్ రాత్రియా ఏవ తద్దేవా అవర్తిం పాత్మానం మృత్యుమపజగ్ధిరే తస్మాదభినేయైవాహ పశుమాలభేత అన్నరేవ తద్యజమానోవర్తిం పాప్మానం భ్రాతృవ్యానపనుదతే తేనాధినీయే వరాత్రే ప్రచరేత్ రాత్రియా ఏవ తద్యజమానోవర్తిం పాప్మానం భ్రాతృవ్యానపనుదతే సగేష ఉపవసచీలేహంగిరే వత్యః పశురాలభ్యతే వయం వా అస్మిల్లోకే యజమానః అస్థిజమాగం సంచ అస్థితైవేన మాగుంసం చయమానశ్శబ్దస్కొరుతే తావా ఏతా పంచదేవతాః అగ్నేశో వా భగ్నిర్మిత్రావరుణో పంచ పంచీ వైరమానః త్వంమాగుంసగ్రస్నావాస్థిమజ్జా ఏతమేవ తత్పంచధామిహితమాత్మానం వరుణపాశాన్ ముంచతి భేషజతాయేనర్వరుణత్వాయ తగుం సప్తభిశ్చందోభిః ప్రాతరః పరం తస్మాత్ సప్తచతురుత్తరాణి ఛందాగంసి ప్రాతరణవాకేనోచ్యంతే తమేతజోపశమేత్యోపాసీదన్ ఉపాస్మేకాయతానరహితి తస్మాదేతజా బహిష్పవమాన ఉపసద్యః ససముద్రవుత్తరతః ప్రాజ్వలద్భూమ్యంతేన ఏష వామ ససముద్రః యచ్ఛాత్వాలః ఏష ఉభేవ సభూమ్యంతః యద్వేద్యంతః తదేతత్తిశలం త్రిపోరుషం తస్మాత్తంత్రిమితస్తంఖనంది ససువర్ణరజతాభ్యాంకుశేభ్యాం పరిగృహేత ఆసీత్ తయ్యదస్యా అధ్యజనయన్ తస్మాదాదిత్యః అధయత్సువర్ణరజతాభ్యాంకుశేభ్యాం పరిగృహేత ఆసీత్ సాస్య కౌశికతా తంద్రవృతాభిప్రాస్తువత తంద్రివృతాదత తంద్రివృతాహరన్ యావతే త్రివృతో మాత్రా తం పంచదశేనాభిప్రాస్తువత తమ్ పంచదశేనాదదత తమ్ పంచదశేనాహరన్ యావతే పంచదశస్య మాత్రా తగం సప్తదశేనాభిప్రాస్తువత తగం సప్తదశేనాదదత తగం సప్తదశేనాహరన్ యావతే సప్తదశస్య మాత్రా తస్య సప్తదశేన క్రియమాణస్య తేజోహరోపదత్ తమేకవిపుంసేనాభిప్రాస్తువత తమేకవిపుంసేనాదదత తమేకవిపుంసేనాహరన్ యావత్యేకవిపుంసస్య మాత్రా తేన త్రివృతాస్తువతే త్రివృతైవ తద్యజమానమాదదతే తన్ త్రివృతైవ హరంతే యావతే త్రివృతో మాత్రా అగ్నిర్వై త్రివృత యావద్వా అగ్నేర్దహతో ధూమగులేత్యానుగ్యేతి తావతే త్రివృతో మాత్రా అగ్నేరేవైనంతత్ మాత్రపుంసాయుజ్యపుంసలోకతారంగమయంతి అథ యత్పంచదశేన స్తువతే పంచదశేనైవ తద్యజమానమాదదతే తమ్ పంచదశేనైవ హరంతి యావదే పంచదశస్య మాత్రా చంద్రమా వై పంచదశః ఏషయ పంచదశ్యామపక్షీయతే పంచదశ్యామాపూర్యతే చంద్రమస ఏవైనంతత్ మాత్రపుంసాయుజ్యపుంసలోకతారంగమయంతి అథ యత్సప్తదశేన స్తువతే సప్తదశేనైవ తద్యజమానమాదదతే త్రగం సప్తదశేనైవ హరంతి యావదే సప్తదశస్య మాత్రా ప్రజాపతిర్వై సప్తదశః ప్రజాపతిరేవైనంతత్ మాత్రాగుంసాయుజ్యగుంసలోకతాంగమయంతి అశయతేకవిపుంసేన స్తువతే ఏకవిపుంసేనైవ తద్యజమానమాదదతే తమేకవిపుంసేనైవ హరంతి యావత్యేకవిపుంసస్య మాత్రా అసౌ వా ఆదిత్య ఏకవిపుంసః ఆదిత్యస్యైవైనంతత్ మాత్రాగుంసాయుజ్యగుంసలోకతాంగమయంతి తే పుష్యో వ్యఘ్నన్ తే అహోరాత్రే అభవనా అహరేవ సువర్ణాభవద్ రజతారాత్రి సయదాదిత్య ఉదేతి ఏతామేవ తత్సువర్ణాంకుశీమనుసమేతి అహయదస్తమేతి ఏతామేవ తద్రజతాంకుశీమనుసందిశతి పరహ్రాలోహవైకాయాధవః విరోచనగ్రస్వం పుత్రముదాస్యత్ సహ ప్రహరోభవద్ తస్మాత్ప్రదరాజగన్మాచామే వై చత్వారస్తోమా కృతాంగుల అసయే పంచ తస్మాచతుష్టోమ తచ్చతుష్టోమస్తోమ తదాహు ప్రథమానితాని జ్యోతిపుంషి యేతస్య స్తోమా ఇది త్రివత్పంచదశ సప్తదశ ఏకవిపుంసః ఏతాని వావతాని జ్యోతిపుంషి ఏకస్య స్తోమా సోబ్రవీత్ సప్తదశేన క్రియమాణోద్యలేషిషి భిడజ్యతమేతి తమశ్వినోధానాభిరభిషజ్యతాం పోషాకరంభేణ భారతీ పరిభాపేణ మిత్రావరుణోపజస్య తదాహుశ్వ్యాన్ధానా ఓష్ణకరంభ భారతీ పరిభాప మిత్రవరుణయోపజస్యాథ కస్మాదేతేషాగం హవిషామింద్రమేవ యజంతీతి ఏతాహ్యేనం దేవతా ఇది బ్రూజాద్ ఏతైర్హవిర్భిరభిషజ్యగ్రస్తస్మాదితి తమ్ వసోష్టాకపాలేన ప్రాతస్తవనే భిషజ్యన్ రుద్రా ఏకాదశకపాలేన మాధ్యంగి మే సవనే విశ్వే దేవా ద్వాదశకపాలేన త్రిరేయసవనే త్రయదష్టాకపాలాన్వ్రాతస్తవనే కుర్యాద్ ఏకాదశకపాలాన్ మాధ్యంగిమే సవనే ద్వాదశకపాలాగస్త్రిరేయసవనే విలోమతరయజ్ఞస్య క్రియేత ఏకాదశకపాలానేవ ప్రాతస్తవనే కుర్యాద్ ఏకాదశకపాలాన్ మాధ్యంగిమే సవనే ఏకాదశకపాలాగస్త్రిరేయసవనే యజ్ఞశ్చ సలోమనత్వాయ తదాహోద్వసోనామ్రాతస్తవనం రుద్రాణాం మాధ్యంగినగం సవనం విశ్వేషాం దేవానాం తృతీయసవనం అథ కస్మాదేతేషాగం హవిషామింద్రమేవ యజంతీతి ఏతాఖ్యేనం దేవతా ఇది బ్రూజాత్. ఏతైర్హగర్భిరగస్తస్మాది తస్యావాచోపపాదాదభిధయో తమేతేషు సప్తసు ఛందస్వశ్రయన్ యదశ్రయన్ తచ్చ్రాజంతే యస్య శ్రాయంతే యత్వాం యదవారయన్ తద్వారవంతే యస్య వారవంతే యత్వాం తస్యావాచ ఏవావపాదాదభిధయో తస్మా ఏతాని సప్తచతురుత్తరాణి ఛందాగస్యుపాదధో ఏషామతిత్రేణ్యరిచ్యంత నత్రేణ్యుదభవన్ సృహతి మేవాస్పృశత్ ద్వాభ్యామక్షరాభ్యాం అహోరాత్రాభ్యామేవ తదాహుః కథమాసా దేవాక్షరా బృహతి యస్యాంతఃప్రత్యతిష్ఠత్ ద్వాదశపౌర్ణమాస్యః ద్వాదశాష్టకాః ద్వాదశామావాస్యాః ఏషామావసా దేవాక్షరా బృహతి యస్యాంతఃప్రత్యతిష్ఠతి యాని చ ఛందాగస్థ్యప్యరిచ్యంత యాని చ నోదభవన్ తాని నిర్వీర్యాణి హీనాన్యమన్యంత సాభ్రణే గృహరే మామేవ భూత్వా మాముపసగ్నిశ్రయతేతి చతుర్భిరక్షరేరనుష్టబృహతేన్నోదభవత్ చతుర్భిరక్షరే పంక్తిర్బృహతేమత్యరిచ్యత తస్యామేతాని చత్వారక్షరాణ్యపచ్చిద్యాదుధాత్తే బృహతి ఏవభూత్వా బృహదేవపసమశ్రయతాం అష్టాభిరక్షరేరుష్ణిర్బృహతేన్నోదభవత్ అష్టాభిరక్షరేస్తృష్టుర్బృహతేమత్యరిచ్యత తస్యామేతాన్యష్టాక్షరాణ్యపచ్చిద్యాదుధాత్తే బృహతి ఏవభూత్వా బృహదేవపసమశ్రయతాం ద్వాదశభిరక్షరేత్రే బృహదేన్నోదభవత్ ద్వాదశభిరక్షరే జగతి బృహదీమత్యరిచ్యత తస్యామేతాని ద్వాదశాక్షరాణ్యపచ్చిద్యాదధాత్. హే బృహతి ఏవ భూత్వా బృహదీముపసమశ్రయతాం సోబ్రమే ప్రజాపతిః ఛందాగం శిరసో మే భవత యుష్మాభిరహనేతమధ్వానమనసంచరాణేతే జగతీ చ పక్షావభవతా ఉష్ణిచరతృష్టుక్ చ ప్రష్ట్యో అనుష్టుక్ చ పంక్తిశ్చ ధుర్యో బృహద్యేవోద్భిరభవత్ సఖేతం ఛందో రథమాస్థాయ ఏతమధ్వానమనుసమచరత్ ఏతగుం హవై ఛందో రథమాస్థాయ ఏతమధ్వానమను సంచరతి ఏతత్సరతి ఏం విద్వాన్ సోమేన గజతే యోచైనమేవం వేద. ఇతి ప్రథమాష్టకే పంచమ ప్రశ్న సమాప్తః.